కష్టాలే వైనా విజయం ఒకటేరా, దారులు వేరైనా గమ్యం ఒకటేరా, కష్టాలే వైనా విజయం ఒకటేరా, దారులు వేరైనా గమ్యం ఒకటేరా. ఊహల పల్లకిలో ఊరేగే ఆశలకై, చీకటి అల్లికలో ఉదయించే వేకువకై, అలల పైన నడక సుడిగాలి పైన పడక, అలల పైన నడక సుడిగాలి పైన పడక, కాలం తుది అంచులలోను నిత్యం ఈ పోరాటం. కష్టాలేవైనా విజయం ఒకటేరా, దారులు వేరైనా గమ్యం ఒకటేరా, కష్టాలేవైనా విజయం ఒకటేరా, దారులు వేరైనా గమ్యం ఒకటేరా. ఆ